అక్కడ చాలా అందంగా ఉండేది. పని పాట అంటారు కదా, అలాగే పని చేసేది బాగా పాటలు పాడేది అక్కయ్య. అవి ఎవరికి మళ్ళీ పాటలు ఎవరికి రాలేదు మాకు, వచ్చినా అవి పైకి పాడలేకపోతున్నాం. ఉండు, రికార్డ్ అయిందో లేదో చూస్తూ